34 కలలో కల కల్పనలో కల్పన. శ్రీరాముడు గురుదేవ. ఆయన తన హృదయంలో సంకల్పమయమైన ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు కదా. ఆ కల్పనా ప్రపంచంలో యోగ విద్యను ఆధారంగా చేసుకొని సూర్యుడిలోకి ప్రవేశించి అక్కడ ఉండే పింగళుడి ద్వారా తన పాత శరీరాన్ని పైకి తీయించి దానికి మరమ్మత్తులు చేయించి మళ్లీ అందులోకి ప్రవేశించాడు కదా. అంటే ఆయన తన యొక్క మనహకల్పిత ప్రపంచంలో చేసిన సాధన ఈ ప్రపంచంలో సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పినట్లవుతోంది కదా. ఇదెలా కుదురుతుంది? వశిష్ఠుడు మనమందరము అనుభవించే ప్రపంచం వేరు, వీతహవ్యుడు కల్పించుకున్న ప్రపంచం వేరునే అభిప్రాయంలో నువ్వు ఉన్నావు. అది పొరపాటు. సరిగ్గా చూస్తే మనం మన కంటితో చూస్తున్నామనుకుంటున్న వీతహవ్యుడు మన మనస్సు చేసే కల్పనలో భాగం మాత్రమే. అందుచేత ఆ వీతహవ్యుడు నీ మనస్సే అని చెప్పవచ్చు. నిజానికి నీ మనస్సే నువ్వుగా, నేనుగా, ఈ సమస్త ప్రపంచంగా భాసిస్తోంది. ఇందులో ఒకదానికి మరో దానికి మధ్య భేదం ఉందని కాని భేదం లేదని కాని చెప్పే వీలులేదు. భేదాభేదాలను సత్య పదార్థాల విషయంలో ప్రస్తావించగలం గాని అసత్య పదార్థాల విషయంలో ప్రస్తావించలేం కదా. కనుక వీతహవ్యుడి యొక్క మనస్సు కల్పించిన ప్రపంచం కూడా మన బోటివాళ్లందరం కల్పించుకుని చూసుకునే దృశ్య ప్రపంచంలోని భాగమే కాని అది వేరే కొత్త ప్రపంచం కాదు. కనుక నీ ప్రశ్నకు సావకాశమే లేదు. గమనిక గాధీ చరిత్రలో కూడా రెండు మనోరాజ్యాలు ఒకదానిలో ఒకటి కలిసిపోయిన సందర్భం ఉంది. కాని ఇతరుల మనోరాజ్యం కూడా మన మనోరాజ్యంలోని భాగమే అని అక్కడ నొక్కి చెప్పలేదు. దాన్ని విస్పష్టపరిచేందుకే వశిష్ఠ మహర్షి ఇక్కడ ఈ సన్నివేశాన్ని ప్రత్యేకంగా వివరిస్తున్నాడని మనం గ్రహించాలి. దుట్ శ్రీరాముడు గురుదేవ. మరో సందేహం ఉంది. ఆత్మవేత్తలైన జీవన్ముక్తులలో ఎక్కువ మందికి ఆకాశ గమనాది దివ్యశక్తులు కనిపించవు. ఎందుకని? వశిష్ఠుడు, రామ, ఈ శక్తులు రకరకాలుగా వస్తాయి. కొందరు దేవజాతుల వారికి ఇవి సహజ సిద్ధమైన శక్తులు. వాళ్లు ఆ శరీరంలో ఉన్నంతకాలము అవి ఉంటాయి. ఆత్మవేత్తలైన మానవులకు ఇవి సహజ సిద్ధమైన శక్తులు మాత్రం కావు. కావాలంటే వాటిని సాధించుకోవచ్చు. మణులు, మంత్రాలు, ఔషధులు. ఆయసర్ 96 మొదలైనవి ఇందుకు ఉపయోగిస్తాయి. వీటిని సాధించుకోవడానికి ఆ వ్యక్తి జీవన్ముక్తుడు కావాలనే నియమం లేదు. అసలు కొన్ని శక్తులకు మనుష్యులే పుట్టాలనే నియమం కూడా లేదు. ఉదాహరణకు దోమలకు ఆకాశగమన శక్తి ఉన్నట్టు కనిపిస్తూనే ఉంది కదా. ఇక ఆత్మజ్ఞానం కోసం సాధన చేసే సాధకుడు ఈ దివ్యశక్తులను గురించి ఆలోచించనే ఆలోచించడు. అతనికి ఇవన్నీ అవిద్యలో భాగాలే అని తెలుసు. అందుచేత అతను వాటిని తుచ్ఛమైన వాటిగా చూస్తాడు. తుచ్ఛము అంటే కుందేటి కొమ్ములాగా పేరు మాత్రం ఉండి వేరే అస్తిత్వం లేని పదార్థం. అవిద్యను మొత్తాన్ని తుడిచిపెట్టే ప్రయత్నంలో అతను ఉంటాడు గనుక మధ్యలో ఈ తుచ్ఛ దివ్యశక్తుల కోసం అతను ప్రయత్నం చెయ్యడు. ఒకవేళ ఎవడైనా ఒక ఆత్మజ్ఞుడు ప్రారబ్ధశేషంచేత ఇలాంటి శక్తులు కావాలని సంకల్పిస్తే అతను కూడా మణులను, మంత్రాలను, ఔషధులను, యోగాలను పట్టుకుని సాధించుకోవచ్చు. అప్పుడు అతనికి అవి లభిస్తాయి. అయితే సామాన్యంగా జీవన్ముక్తుడు దేనిని కోరడు, దేనిని తిరస్కరించడు. పైగా ఈ శక్తులు మోక్షపదవికి అపకరించవు. కనుక జీవన్ముక్తులలో ఎక్కువ మందికి వీటిని ఆదరించే అవసరం ఉండదు. మన కథలో వీతహవ్యుడికి కూడా శక్తులు సంపాదించాలనే కోరిక లేదు గనుక అవి సిద్ధించలేదు. మోక్షం కావాలనే కోరిక ఉంది గనుక దానికోసం కృషి చేశాడు. అదే సిద్ధించింది. శ్రీరాముడు గురుదేవ. అలాగైతే బురదలో కూరుకుపోయి బిగుసుకుపోయిన వీతహవ్య శరీరాన్ని ఏ నక్కలో, రాక్షసులో ఎందుకు పీక్కు తినలేదు? కనీసం అది ఎందుకు కుళ్ళిపోలేదు? పింగళుడు వచ్చి దాన్ని పైకి తీసేసరికి అది అంత తేలికగా ఎందుకు బాగుపడింది? వెనకటి శరీరాల్లో కల్పాల కొద్దీ సాధన చేసినా సిద్ధించని మోక్షం ఈ వీతహవ్య శరీరంలోకి ప్రవేశించిన తరువాత కొద్ది కాలానికే ఎలా సిద్ధించగలిగింది? వశిష్ఠుడు, రామ, వీతహవ్య శరీరాన్ని పురుగులు, పులులు, పిశాచాలు ఎందుకు తినలేదు అనేది నీ మొదటి ప్రశ్న చెబుతా విను. నువ్వు పొరుగురికి పోవాలని దారిలో నడుస్తున్నావు. దారిలో నీకు గిట్టని వాడొకడు కనిపించాడు. నీ మనస్సు క్రోధంతో కుతకుతలాడింది. కొంత దూరం పోయేసరికి ఓ మిత్రుడు కనిపించాడు. నీ మనస్సు సంతోషంతో కిలకిలలాడింది. ఇంకా కొంత దూరం పోయేటప్పటికీ ఒక కొండ శిఖరం కనిపించింది. ఇప్పుడు నీ మనస్సులో క్రోధం కలిగిందా, స్నేహం కలిగిందా? రెండూ లేవు. దానికి కారణం ఏమిటి? నీ శత్రువులో ద్వేషభావం ఉంది. ఆ భావం దగ్గరికి నీ మనస్సు వెళ్లేసరికి ఇది కూడా ద్వేషభావంతో నిండిపోయింది. నీ మిత్రుడిలో స్నేహభావం ఉంది. దాని దగ్గరకు వెళ్లేసరికి నీ మనస్సు స్నేహంతో నిండిపోయింది. కొండ శిఖరంలో ద్వేషమూ లేదు, స్నేహమూ లేదు. అందువల్ల అక్కడికి వెళ్లిన మనస్సులోకి ఏ వికారము ప్రవేశించే సావకాశం లేదు. అందువల్ల కొండ శిఖరాన్ని చూసినప్పుడు అది రాగద్వేషరహితమైపోతుంది. అలాగే ఒక మామిడి పండుని చూసినప్పుడు నీకు దానిమీద ఒక ప్రేమ ఏర్పడుతుంది. ఎందుకంటే అది తినదగనది అనే భావం నీకు ముందే ఉంది. ఒక కుంకుడు పండును చూసినప్పుడు నీకు ద్వేషభావం పెరుగుతుంది. ఎందుకంటే అది చేదు పండు అని నీకు ముందే తెలుసు. నీకు ఏమీ తెలియని కొత్త పండు కనిపించిందనుకో, నీ మనస్సుకు దానిమీద రాగము పుట్టదు, ద్వేషము పుట్టదు. ఇది మనస్సు యొక్క స్వభావం. ఉత్తములైన యోగీశ్వరులు రాగద్వేషాతీతమైన స్థితికి చేరిపోతారు. అలాంటి వాళ్ల దగ్గరకు ఒక కొత్త మనస్సు చేరితే ఆ మనస్సులోకి రాగము ప్రవేశించదు, ఈ ద్వేషము ప్రవేశించదు, కోరిక ప్రవేశించదు. ఆయసర్వ్ 97. అసహ్యము ప్రవేశించదు. ఈ విషయాన్ని యోగశాస్త్రం కూడా నిర్ధారణ చేసి చెబుతోంది. తత్సన్నిధో వైరత్యాగః అనేది యోగసూత్రం. యోగుల సన్నిధిలో క్రూర జంతువులు కూడా పరస్పర విరోధాన్ని విడిచిపెడతాయని అర్థం. రామ, ఇక్కడ వీతహవ్యుడి విషయంలో ఇదే జరిగింది. ఆయన రాగద్వేషాతీత స్థితికి చేరాడు కనుక పురుగులకు గాని, జంతువులకు గాని, రాక్షసులకు గాని ఎవరికీ ఆయనను హింసించాలనే భావమే కలుగలేదు. అందుకనే ఆ దేహం అలా ఉండిపోయింది. ఇక ఆ దేహం ఎందుకు కుళ్ళిపోలేదు అనేది నీ రెండవ ప్రశ్న. వీతహవ్యుడు సమాధియోగంచేత సామ్యావస్థ నందుకున్నాడు. ఆ తరువాత కొంతకాలం ఆ శరీరాన్ని వదిలిపెట్టి వేరే శరీరాలను ధరించాడు. సూక్ష్మ శరీరం వదిలేసిన తరువాత స్థూల శరీరం నశించాలి గదా, ఎందుకు నశించలేదు అనేది నీ ప్రశ్న. నశించటమంటే ఏమిటి? స్పందమే చలనం, చలనమే నాశం. ఈ స్పందం రెండు రకాలు. అంతఃస్పందము, బాహ్యస్పందము. అంతఃస్పందము అంటే మానసిక స్పందము. మనస్సు వల్ల కలిగే ప్రాణాది వాయుస్పందం కూడా అంతఃస్పందమే. ప్రాణాది వాయువుల యొక్క స్పందం వల్ల కలిగే స్థూలేంద్రియ స్పందమే బాహ్యస్పందం. ఈ రెండు రకాల స్పందాలు ఏ శరీరంలో ఉన్నాయో ఆ శరీరం క్రమంగా నశిస్తుంది. ఆ రెండు రకాల స్పందాలు లేని శరీరం శిలాఖండంలాగా 1000 సంవత్సరాలైనా అలాగే పడి ఉంటుంది. ఇది కూడా యోగశాస్త్ర ప్రసిద్ధమే. తహవ్యుడి యొక్క సూక్ష్మ శరీరం అతని స్థూల శరీరాన్ని వదిలిపెట్టడము, కొత్త శరీరాలను ధరించటము, మళ్లీ పాత శరీరంలోకి ప్రవేశించటము, ఇవన్నీ అతని మనస్సు చేసే విలాసాలలో భాగాలే. కాని ఆ మనస్సు అప్పటికే రెండు రకాల వాయు స్పందనలను దాటిపోయింది కనుక ఆ శరీరంలో ఏ రకమైన మార్పులు లేకుండా అలా రాయిలాగా ఉండిపోయింది. రామ, వీతహవ్యుడికి పాత శరీరంలోకి ప్రవేశించగానే త్వరగా విదేహ ముక్తి రావటానికి కారణమేమిటి అనేది నీ మూడవ ప్రశ్న. రామ, విదేహ కేవల్యం విషయంలో త్వరగా వచ్చింది, ఆలస్యంగా వచ్చింది అనే మాటలకి అర్థం లేదు. సంసారబద్ధమైన మనస్సు అనేక ప్రయత్నాలను చేస్తూ చేస్తూ ఉండగా అనుకోకుండా తత్వజ్ఞానాన్ని పట్టుకుంటుంది. వీతహవ్యుడికి విదేహ ముక్తి విషయంలో అదే జరిగింది. పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు, తుషేణ బద్ధో వ్రీహిస్యాత్, తుషాభావేతు తండులః, పాశబద్ధ సదా జీవః, పాశముక్త సదాశివః. సర్గా 89 శ్లోకం 37 దగ్గర వ్యాఖ్యానంలో, పైన పొట్టుంటే అవి వడ్లు, పొట్టు లేకపోతే అవి బియ్యం. అలాగే బంధం ఉంటే వాడు జీవుడు, బంధం పోతేవాడు సదాశివుడు అని అర్థం. కనుక బంధముక్తిని అందుకున్న జీవన్ముక్తుడు సాక్షాత్తుగా శివుడితో సమానుడే. తస్య హవా దేవాశ్చ నభూత్యా ఈశతే ఆత్మాహేషాం సభవతి. జీవన్ముక్తుడి యొక్క మహిమను దేవతలుగూడా అందుకోలేరు. ఆ దేవతలలో ఉండే ఆత్మ ఇతడే అవుతున్నాడు అనే వేద వాక్యం ఆయసర్ 98 కూడా దీన్నే సమర్థిస్తోంది. అందువల్ల సదాశివ సముడైన జీవన్ముక్తుడు ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడే విదేహముక్తి లభిస్తుంది. ఆయన ఎప్పుడు సంకల్పిస్తాడనేది ఎవరూ చెప్పలేరు. అది కాకతాళీయంగా జరిగిపోతుంది. కనుక విదేహముక్తికి కాల నిర్ణయం ఎవరూ చెయ్యలేరు. అందుకనే వితహవ్యుడికి బంధరూపమైన మనస్సు నశించిపోయేటప్పటికల్లా ఆత్మ విచారణ పెరిగి మైత్రి మొదలైన యోగశాస్త్రోక్త సద్గుణాలు ఆవిర్భవించాయి.